76 కృత్రిమ ఇంద్రాహల్యోపాఖ్యానం. బ్రహ్మదేవ పూర్వం మగధదేశానికి ఇంద్రద్యుమ్నుడనే రాజుండేవాడు. ఆయన భార్య అహల్య చాలా అందగత్తె. ఆ ఊళ్ళోనే ఒక బ్రాహ్మణ యువకుడు అందగాడుగా ప్రసిద్ధి చెందాడు. అతని పేరు ఇంద్రుడు. ఒకసారి మహారాణి అహల్య పురాణం వింటూ గౌతమ మహర్షి భార్య ఆయన అహల్య ఇంద్రుణ్ణి మోహించిందని విన్నది. అదేం కర్మమో ఈ మాట విన్న దగ్గరినుంచి ఈ అహల్యకు కొత్త ఆలోచన మొదలైంది. నేను అహల్యను, ఈ ఊళ్ళో అందగాడైన ఇంద్రుడున్నాడు, వాడు నన్నెందుకు మోహించడు? ఆయ్సర్ 119 నాకోసం సాహసించి ఎందుకు రాడు అని. తన భర్త పేరు ఇంద్రద్యుమ్నుడే, అందులోనూ ఇంద్రపదం ఉంది. అయినా ఆ పేరుగాని ఆ భర్త అందంగాని ఆవిడకు నచ్చడం లేదు. ఊళ్ళో ఉన్న ఇంద్రుణ్ణి తలుచుకుంటూ మనస్సులో మథనపడిపోతూ ఉండేది. క్రమంగా ఆ మథనం దుహకం అయింది, ఏడుపు అయింది, చివరికి ఆరుపుల్లోకి దిగింది. ఈవిడ పిచ్చి చూసి అంతఃపురదాసి జాలిపడి రాయబారాలు చేసి ఊరి ఇంద్రుణ్ణి అంతఃపుర అహల్యను కలిపింది. మెల్లిగా రాజుగారికి రాణి ప్రవర్తన గురించి తెలిసింది. చివరికి ఆ వార్త వీధిన పడ్డది. రాజుగారి బెదిరింపులు పని చేయలేదు. చివరికి పరిస్థితి దండనలలోకి వచ్చింది. మంచి చలికాలంలో వీళ్ళిద్దర్నీ కలిపి నీళ్లల్లో పడుకోబెట్టారు. అయినా సరే వాళ్లల్లో ఏమీ దుహకం కనిపించలేదు. చాలాసేపయ్యాక రాజుగారు ఇద్దర్నీ లేవదీయించి విడివిడిగా తీసుకువెళ్లి ఒకే ప్రశ్న అడిగాడు. ఒళ్ళు బిగిసిపోయే ఈ చలిలో కూడా మీరు ఆనందంగానే కనిపిస్తున్నారు, ఎందుకని అని. ఆశ్చర్యం, ఇద్దరూ ఒకే సమాధానం చెప్పారు. రాజా, మేము ఒకరినొకరు ప్రేమించుకున్నా, ఒకరినొకరు నిరంతరం స్మరించుకుంటున్నాం. ఈ స్మరణకు మొదట్లో మా శరీరాలు అందాలు ఆధారంగా ఉండేవి, కాని ఇప్పుడు మేము మా శరీరాలే మరిచిపోయాం. మా మనస్సులు పెనవేసుకుని ఉన్నాయి. ఆ కలయిక మాకు చాలు. మమ్మల్ని నరికి పోగులు పెట్టినా మాకు బాధ లేదు. రాజుగారి కోపం గుగ్గిలం వేసిన అగ్గిలాగా పెరిగిపోయింది. వారిద్దరినీ నిజంగానే నిప్పుల్లో పొర్లించాడు. ఏనుగులతో తొక్కించాడు, కొరడాలతో కొట్టించాడు. అయినా సరే వాళ్ల ముఖాలలో కాంతి తగ్గలేదు, వాళ్ల సమాధానాలు మారలేదు. రాజు హింసలు పెడుతున్న కొద్దీ వాళ్ల ప్రేమ మరింత పెచ్చు పెరిగిపోయింది. ఇంద్రుణ్ణి అడిగితే నాకు లోకమంతా అహల్యామయంగా కనిపిస్తోంది అంటున్నాడు. అహల్యనడిగితే నాకు ప్రపంచమే ఇంద్రమయంగా ఉందం టోంది. దీనికి కారణమేమిటో రాజుకర్ధం కాలేదు. ఒకసారి తిట్లతో ఆ మాటే అన్నాడు ఇంద్రుడితో. ఇంద్రుడిలా సమాధానం చెప్పాడు. రాజా, నేనంటే ఎవరు? మనస్సే నేను. ఈ మనస్సే ఈ శరీరాన్ని సృష్టిచేసింది. ఈ శరీరం ముక్కలైనా మనస్సు ముక్కలు కాదు. శాపాలు కూడా దీన్ని తాకలేవు. ఇది మనస్సు యొక్క స్వభావం. గుడిలో విగ్రహంలాగా నా మనస్సులో అహల్య ప్రతిష్ఠింపబడి ఉంది. ఈ ప్రతిష్ఠకు కారణం నా తీవ్ర అభిలాషే. అందుచేతనే ఈ రూపాన్ని నా మనస్సులోంచి ఎవరూ తొలగించలేరు. మనస్సులో ఏదైనా ఒక సంకల్పం దృఢంగా నాటుకొంటే దానివల్ల ఒక లాభం ఉంది, అది ఇక రెండో ఆలోచనను దగ్గరకు రానీయదు. అందుకే నాకిప్పుడు ఏ దుహఖాలు సోకవు. మహారాజా, జీవుడంటే ఎవరు? ఎవడికి మనస్సనే మొలక మొలిచిందో వాడే జీవుడు. మనస్సే వాడి మొదటి శరీరం, అదే కాండం. వాడికి కలిగే స్థూల శరీరాలన్నీ ఆ కాండానికి మొలిచిన కొమ్మలు, రెమ్మలు. కొమ్మలు పోయినా కాండం పోదు, కాండం పోతే కొమ్మలుండవు. కనుక రాజా, మనస్సు ప్రధానమని గుర్తుంచుకో. దాన్ని కాపాడుకో, దానిలో మంచి సంకల్పం నాటుకో. అంతేగాని నా సంకల్పం చెడగొట్టాలని చూడకు. నువ్వు నీ మంత్రులు కలిసిపెట్టే చిత్రహింసలు నా మనఃసంకల్పాన్ని మార్చలేవు. ఈ మాటలు విని రాజు మరింత మండిపడ్డాడు. కాని ఇంకా ఎలా హింసించాలో తోచలేదు. దాంతో దగ్గరే ఉన్న భరతుడనే మునిని చూసి, మహాత్మా, ఇక లాభం లేదు, ఈ పాపిని దండించాలి. మీరు ఆయ్సర్ 120 వీడ్జి శపించండి అన్నాడు. ఆ మహర్షి రాజంత తొందరపడలేదు. కాని రాజు మాటకాదనలేదు. కొంచెం ఆలోచించి చివరికి, ఓరి దురాత్మ, ఈ దుష్టురాలితో సహా నువ్వు నశించిపో అని శపించాడు. ఆ శాపం విని ఇంద్రాహల్యలు, భరతమహర్షి తెలివితక్కువతనంతో మీ తపశ్శక్తిని మంట కలుపుకున్నారు. మీ శాపంతో మా స్థూలదేహాలు నశిస్తాయేగాని మనోదేహాలు నశించవు, కనుక మీ శాపం వల్ల మాకేమీ నష్టం లేదు అన్నారు. ఇలా మాట్లాడుతుండగానే వాళ్లు అక్కడికక్కడే నేలమీద పడి మరణించారు. కాని వెనువెంటనే లేడి దంపతులై జన్మించారు. ఆ మరుజన్మలో పక్షి దంపతులయ్యారు. బ్రహ్మదేవ, వాళ్లు మా సృష్టిలో, అంటే ఐందవ బ్రహ్మల సృష్టిలో బ్రాహ్మణ దంపతులుగా జన్మించారు. ఆ జీవులిద్దరూ ఇప్పటికీ ఎక్కడ పుట్టినా సరే దంపతులుగానే జన్మిస్తున్నారు. కనుక బ్రహ్మదేవ, మనస్సును శాపాలుగూడా ఏమీ చెయ్యలేవు.